மருதி மருதி மரத்தை பேட்டி காந்தி நகரோ பலாங்க பாத்ரா ஜவாபாதி வேப்ப பாட்டுலோ ஹாத்தி இப்படு டம்ம சுப்பி பாட்டுலா. చెప్తాం చివరాకర కుస్తీ పడతాం, సన్ రైజ్ చూడలేదు కళ్ళతో మేము, మాకేమో ఎర్లీ మార్నింగ్ పది అంటాము. మేమిచ్చే లవ్ లెటరు లైట్ హౌస్ కన్న పొడుగు, ఎగ్జామ్ లో మా సర్నే నువ్వు ప్రశ్నలే అడుగు. ఏమైనా తేడాలొస్తే అప్స్ కౌంట్ అవుతాం. దమ్ముంది కుంబేరా రక్తమే వేడిగుంది, పవర్ ఉంది ఎదురేది గువ్వలాయ గరమంది. అదేది మనకి పోదాం పై పైకి, ఎగసి ఎగసి ఎగసి మార్చి మార్చి మార్చి మేలు తెలియదులే, నువ్వే బంగారు రాజా శుభ్రమంటే తెలియదులే, మామే కడుగు కాస్త రాజా నే రాజా నా పేటకి పట్టు నే రాజా, రోజా హే రోజా నన్ను పడల నన్నది రోజా, రాజా నే రాజా పుళ్ళు తిమ్మి రెక్కితే రాజా, రాజా నే రాజా ఓ పట్టు పట్ట నా తాజా, రాజా నే రాజా నా పేటకి పట్టు నే రాజా, రోజా హే రోజా నన్ను పడల నన్నది రోజా, రాజా నే రాజా పుళ్ళు తిమ్మి రెక్కితే రాజా, రాజా నే రాజా ఓ పట్టు పట్ట నా తాజా.